స్నేహమా మా జీవాహారమా, క్రీస్తుని రక్తమా మా జీవన పానమా, క్రీస్తుని దేహమా మా కొనరారే. ఓ దైవ జనమాయేసుని విందుకు, ఓ పరుగులు తీరే మహిమను పొంద ఆ ప్రేమ విందుకు. లోకొనరారే ఓ దైవ జనమాయేసుని విందుకు, ఓ పరుగులు తీరే మహిమను పొంద ఆ ప్రేమ విందుకు. క్రీస్తుని దేహమా మా జీవాహారమా, క్రీస్తుని రక్తమా మా జీవన పానమా. ఆత్మల ధన్యత విందు, పాపాత్మల రక్షణ విందు, అలసి సొలసిన వారలకు సేద తీర్చు ఈ విందు. క్రీస్తుని దేహమా మా జీవాహారమా, క్రీస్తుని రక్తమా మా జీవన పానమా. ఔషధ విందు, సకలాత్మల విముక్తి విందు, శోధన బాధలను స్వస్థపరచు ఈ విందు. క్రీస్తుని దేహమా మా జీవాహారమా, క్రీస్తుని రక్తమా మా జీవన పానమా. క్రీస్తుని కొనరారే ఓ దైవ జనమాయేసుని విందుకు, ఓ పరుగులు తీరే మహిమను పొంద ఆ ప్రేమ విందుకు. క్రీస్తుని దేహమా